పదిహేను కల్పం అంటే మనమంతా జీవులమే కదా, ఎవరి సంగతో నీకెందుకు, నీ సంగతే తీసుకో. నువ్వు జన్మించింది మొదలు మరణించే దాకా రోజులు గడుస్తూ ఉంటాయి. నిన్న అనే రోజు ఎలా ఉందో ఇవాళ అనే రోజు అలాగే ఉంటుంది, రేపు అనే రోజు అలాగే ఉంటుంది. పొద్దున్నే సూర్యోదయం అవుతుంది, మధ్యాహ్నం అయ్యేసరికి ఆకలి వేస్తుంది, సాయంకాలం అయ్యేటప్పటికీ సూర్యాస్తమయం అవుతుంది, రాత్రయ్యేసరికి నిద్ర వస్తుంది, మళ్లీ మర్నాడు ఇలాగే జరుగుతుంది. ఇలా ప్రతిరోజూ జరుగుతూనే ఉంటుంది. నిన్న కలిసిన మనుష్యులనే ఇవాళ కలుస్తూ ఉంటాం, నిన్న చేసిన ఉద్యోగమే ఇవాళ కూడా చేస్తూ ఉంటాం. ఈ విధంగా మన జీవితంలో ఒక రోజుకు మరొక రోజుకు చాలా పోలిక ఉంటుంది. అది నిజమే కాని మన జీవితంలో ఒక రోజుకి మరొక రోజుకి తేడా ఎంతమాత్రమూ లేదని చెప్పగలమా? నిన్నటిదాకా నీలో నీవే కుమిలిపోతున్నావు, ఇవాళ విశ్వామిత్ర మహర్షి వచ్చి నీ మనస్సులోని మాటలన్నీ బయటకు లాగుతున్నాడు. నిన్నటికీ ఇవాటికీ మార్పు లేదా మరి? అందుచేత నిన్నటికీ ఇవాటికీ చాలా పోలిక ఉంది, కొంత భేదమూ ఉంది. ఇది మన జీవితంలో మనం గమనిస్తున్న విషయమే. సరిగా ఇదే విధంగా బ్రహ్మగారి జీవితంలో, అనగా చతుర్ముఖ బ్రహ్మగారి జీవితంలో కూడా ప్రతిరోజు ఇంచుమించు ఒకే రకంగా సాగుతూ ఉంటుంది. కొంచెం తేడాలు కూడా ఉంటూ ఉంటాయి. బ్రహ్మగారి రోజుకు కల్పమని పేరు. అందుచేత ప్రతి కల్పంలోనూ సృష్టి ఇంచుమించుగా ఒకే రకంగా జరుగుతూ ఉంటుందని శాస్త్రాలలో పెద్దలు చెప్పారు. అందుచేత ఈ వ్యాసుడే కాదు, నువ్వు నేను కూడా అనేకసార్లు ఈ పేర్లతోనే జీవితం గడిపాం. అయితే ఆ వివరాలన్నీ నాకు తెలుసు, నీకు తెలియటానికి ఇంకా కొంచెం సమయం ఉంది. శ్రీరామ, మరొక రహస్యం కూడా ఉంది. ఈ కల్పంలో వ్యాసుడుగా జన్మించిన వ్యక్తే మళ్లీపై కల్పంలో కూడా అదే వ్యాసుడుగా జన్మించడం కూడా ఉంది. ఎందుకంటే కొన్ని కర్మశేషాల వల్ల వచ్చిన జన్మలే మళ్లీ మళ్లీ వస్తూ ఉంటాయి. నిజానికి ఇప్పుడు మన సభలో కూర్చున్న వ్యాసుడు ఇప్పటికీ పదవసారి వ్యాసజన్మ ఎత్తాడు. ఈ వ్యాసుడు ఇంకా ఎనిమిది సార్లు మళ్లీ వ్యాసుడుగానే జన్మించి ప్రతిసారీ మహాభారత రచన చేస్తాడు, ప్రతిసారీ వేదవిభాగం చేస్తాడు. ఆ తరువాత ఇతను చతుర్ముఖ బ్రహ్మ పదవిని పొందుతాడు. బ్రహ్మగా జీవితం పూర్తి అయిన తరువాత అప్పుడు పరిపూర్ణమైన విదేహ కైవల్యం పొందుతాడు. ఈయన ఒక్కడే కాదు, నేను, వాల్మీకి, భృగువు మొదలైన మహర్షులు అనేక మందిమి ఇప్పటికీ అనేకసార్లు అనేక పేర్లతో జన్మించాము, ఇంకా అనేకసార్లు అవే పేర్లతో జన్మించబోతున్నాం.